chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum chikadum ఏమి తుంటరి పిల్లగాడే, ఎన్ని చొరవలు చేశాడే, ఎంత అల్లరి చిన్నవాడే, ఎదను అల్లుకుపోయాడే. సుబి సుబి సువాలా వాలా, సిగ్గేపు వైపుయ్యాలా నాలా. సుబి సుబి సువాలా వాలా, సిగ్గేపు వైపుయ్యాలా నాలా. ఏమి తుంటరి పిల్లగాడే, ఎన్ని చొరవలు చేశాడే, ఎంత అల్లరి చిన్నవాడే, ఎదను అల్లుకుపోయాడే. ఎలా ఒదిగిపోనమ్మా ఇలా తనితో, భలే చిలిపివాడమ్మా కౌగిలింతలో. జలకాలాటల్లో చలిచాబోతాడు, నిదరో ఏ వేళ కలలా వస్తాడు. తెలుసుకోవే తొలి ప్రేమ వయసు విచ్చిన ప్రియ భామ, తెలుసుకోవే తొలి ప్రేమ వయసు విచ్చిన ప్రియ భామ. రావే రాధమ్మ ఏదో బాధమ్మ, రావే రాధమ్మ ఏదో బాధమ్మ, వెళ్ళపడాయిక లేదమ్మా. ఏమి తుంటరి పిల్లగాడే, ఎన్ని చొరవలు చేశాడే, ఎంత అల్లరి చిన్నవాడే, ఎదను అల్లుకుపోయాడే. చాటుకొస్తాడు ఏమి పురుషుడో, ప్రేమ పూజ అంటాడు ఎంత సరసుడో. పెదవుల్లో చేరి మధురే దోస్తాడు, తలపుల్లో దూరి బరువై పోతాడు. అదుపు లేనిది ఈ వయసు, పొదుపు చేయకు నీ మనసు. అదుపు లేనిది ఈ వయసు, పొదుపు చేయకు నీ మనసు. రోజు రావమ్మ రోజా పువ్వమ్మ, రోజు రావమ్మ రోజా పువ్వమ్మ, రేపో మా పోతలి రేయమ్మ. ఏమి తుంటరి పిల్లగాడే, ఎన్ని చొరవలు చేశాడే, ఎంత అల్లరి చిన్నవాడే, ఎదను అల్లుకుపోయాడే. సుబి సుబి సువాలా వాలా, సిగ్గేపు వైపుయాలా నీలా. సుబి సుబి సువాలా వాలా, సిగ్గేపు వైపుయాలా నీలా. ఏమి తుంటరి, ఎన్ని చొరవలు, ఎంత అల్లరి, ఎదను అల్లుకు.